Book 2 43 43 في حديقة الحيوان జంతు ప్రదర్శనశాల వద్ద هل هي حديقة الحيوان జంతు ప్రదర్శనశాల అక్కడ ఉంది هنالك الزرافات జిరాఫీలు అక్కడ ఉన్నాయి أين الدبب భల్లూకాలు ఎక్కడ ఉన్నాయి أين الفيلة ఏనుగులు ఎక్కడ ఉన్నాయి أين الحيات పాములు ఎక్కడ ఉన్నాయి أين الأسود సింహాలు ఎక్కడ ఉన్నాయి معي كاميرا صور నా వద్ద కెమెరా ఉంది معي كاميرا فيديو నా వద్ద వీడియో కెమెరా కూడా ఉంది أين توجد بطارية బ్యాటరీ ఎక్కడ దొరుకుతుంది أين طيور البطريق పెంగ్విన్లు ఎక్కడ ఉన్నాయి أين الكنغر కంగారు ఎక్కడ ఉన్నాయి أين وحيد القرن రైనోలు ఎక్కడ ఉన్నాయి أين توجد دورة المياه మరుగుగది ఎక్కడ ఉంది هناك مقهى అక్కడ ఒక కాఫే ఉంది هناك مطعم అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది أين الجمال ఒంటెలు ఎక్కడ ఉన్నాయి أين الغوريلات والحمور الوحشية గొరిల్లాలు జీబ్రాలు ఎక్కడ ఉన్నాయి أين النمور والتماسيح పులులు మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి